ఇంద్రాయ బృహద్వతే బృహద్వతే వయస్వతే బృహయత బృహత్ వయస్వత ఉక్తాయుమం ఉక్తాయుమం గృహ్ణామి ఉక్తయుమమిత్యుక్తాయుమం గృహ్ణామి యత్తే తైంద్రా ఇంద్ర బృహద్ బృహద్వయా వయస్తస్మై తస్మై స్వా విష్ణవే విష్ణవే యోనీ యోనిక్షేభ్యేభ్యేభ్యేభ్యేవాయువం దేవాయువం గృహ్ణామి దేవయువమితి దేవయువం గృహ్ణామి యజ్ఞస్యాయుషే ఆయుషే మిత్రావరుణాభ్యాం మిత్రావరుణాభ్యామింద్రాయ ఇంద్రాయేంద్రాభ్యాం ఇంద్రాభ్యామింద్రాయ ఇంద్రాభ్యామితి ఇంద్రాభ్యాం ఇంద్రాయేంద్రావరుణాభ్యాం ఇంద్రావరుణాభ్యామింద్రా బృహస్పతిభ్యాం ఇంద్రా బృహస్పతిభ్యామింద్రా విష్ణుభ్యాం ఇంద్రా బృహస్పతిభ్యామితి ఇంద్రా బృహస్పతిభ్యాం ఇంద్రా విష్ణుభ్యాం పా ఇంద్రా విష్ణుభ్యామితి ఇంద్రా విష్ణుభ్యాం పా దేవాయువం దేవాయువం గృహ్ణామి దేవయువమిది దేవాయువం గృహ్ణామి యజ్ఞస్య యజ్ఞస్యాయుషే ఆయుషయిత్యాయుషే మూమధ్యానం దివ దివో అరతిం అరతిం పృథివ్యా పృథివ్యా వైశ్వానరం వైశ్వానరమిదే ఆజాతం ఆజాతం జాతమగ్నిం అగ్నిమిత్యగ్నిం కవీం సమ్రాజం సమ్రాజమతీచిం సమ్రాజమితి సంవాజం అతీచిం జనానాం జనానామాసన్ ఆసన్నాపాత్రం ఆపాత్రం పాత్రం జనయంత జనయంత దేవాః దేవాసి దేవాః ధ్రువోసి అసి ధ్రువక్షీతిః ధ్రువక్షీతిర్ధ్రువాణాం ధ్రువక్షీతిరిసి ధ్రువక్షీతిః ధ్రువాణాం ధ్రువతామః ధ్రువతమోచ్యుతానాం ధ్రువతమయితి ధ్రువతామః అచ్యుతానామచ్యుతక్షిప్తామః అచ్యుతక్షిప్తామయే సహ అచ్యుతక్షిప్తామయిత్యచ్యుతక్షిప్తామః ఏషదే ఏయోనీ యోనిర్వైశ్వానరాయ వైశ్వానరాయ ప్రేతి ధ్రువం ధ్రువేణ ధ్రువేణ మనసా మనసా వాచా వాచా సోమం సోమమవ అవర్ణయామి నయామ్యథాన నయింద్రా ఇంద్రయిత్ ఇద్విషా ఇషో సపత్నా అసపత్నా సమానస సమానసస్కరే సమానసీ సమానస కరవితి కరే ఎస్తే ద్రక్ష ద్రక్షస్కందతి స్కందయ ఎస్తే ఏ ఆంసు ఆంసు గ్రావచ్యుత గ్రావచ్యుతో ఘషణయో గ్రావచ్యుత ఇది గ్రావచ్యుత ఘషణయోరుపస్థాది ఉపస్థాద్యో ఉపస్థాదిత్యువ స్వాధ్వర్యోర్వా బాపరీ పరీమా మాయ యపవిత్రాత్ పవిత్రాత్తం తందే హోమి యోమి మనసా మనసా వషత్కృతం వషత్కృతస్వాహా వషత్కృతమిది వషత్కృతం స్వాహా దేవానాం దేవానామక్రమణం ఉత్క్రమణమసి ఉత్క్రమణమిచ్యుతే క్రమణం అసీత్యసి మఘవే మాఘవాయ మాఘవాయ శుక్రాయ శుక్రాయ శుచాయే శుచాయే మఘసే మఘసే మఘస్యాయ మఘస్యాయేషే ఇషూర్జే ఊర్జే సహసే సహసే సహస్యాయ సహస్యాయ తపసే తపసే తపస్యాయ తపస్యాయాగ్నిహసస్పతయే ఆం హసస్పతయే త్వా ఆం హసస్పతయేత్యాం హసః పతయే రేతి త్వా ఇంద్రాగ్ని ఆగతం ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఆగతం గతాం సుతం సుసలం వీయగ్ని వీయగ్నవాహోరేణ్యం వరేణ్యమితి వరేణ్యం అస్య పాతం పాతం ధియా ధియేషిత ఇషితేషిత ఇంద్రాగ్నిభ్యాంతా ఇంద్రాగ్నిభ్యాంతి ఇంద్రాగ్నిభ్యాం ఏషతే యోనీ యోనీరింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాంతా ఇంద్రాగ్నిభ్యాంతి ఇంద్రాగ్ని భ్యాం చేసిత్వా ఆధ ఘాయే అగ్ని అగ్నిందతే ఇంధతే శృణంతి శృణంతి బర్హి బర్హిరామిషతే ఆమిషవిద్యామిషతే ఏషా ఇంద్రో యువా యువాసఖా సఖే సఖా అగ్నింద్రాభ్యాం ఏషదే తేజోని యోనిరగ్నీంద్రాభ్యాం అగ్నీంద్రాభ్యాం పేతి హోమాతీకృత చర్షణీకృతో విశ్వే చర్షణీకృతీ చర్షణి ఘత విశ్వే దేవాస దేవాస ఆగత ఆగత ప్రతిగత దాస్వాగ్నితో దాసుతా దాసుతస్తుతం స్తుతమితి సుతం విశ్వే దేవాస దేవాస ఆగత ఆగత గతశనుత శృణుతామే మహిమం ఇమాం హవం హవమితి హవం ఏదం ఇదం బర్హి బర్హిర్ని సీదత సీదతే సీదత ఇంద్రమరుత్వ మరుత్వ ఇహ ఇహ పాహి పాహి సోమం సోమం యథా యథా శార్యాతే శార్యాతే అపీవ అపీవ సుతస్య సుతస్యేతి సుతస్య తవ ప్రణీతి ప్రణీతి తవ ప్రణీతి ప్రణీతి తవ శూర శూరశర్మన్ శర్మన్నావీవాసంతి ఆవీవాసంతి వివాసంతి కవయః కవయస్సు యజ్ఞా సుయజ్ఞాసు యజ్ఞా ఇంద్రాయత్వా మరుత్వతే మరుత్వేషతే తే యోనీ యోనీంద్రాయ ఇంద్రాయత్వా మరుత్వతే మరుత్వతీ మరుత్వతే మరుత్వం తం వృషభం వృషభం వా ప్రధానం వాధానమకారి వృధానమితి వృధానం అకరవారిం దివ్యం అకరవారిమిత్యకరవ అరిం దివ్యా శాసం శాసంద్రం ఇంద్రమిీంద్రం విశ్వాసాహమవసే విశ్వసహమితి విశ్వసహం అవసే నూతనాయ నూతనాయోగ్రం ఉగ్రాం సహోదాం సహోదామిహ సహోదామితి సహ దాం ఇహతం తాం భూవేమ భువేమేతి భువేమ మరుతామోజసే మోజసే త్వా తేతి త్వా సజోషా ఇంద్ర సజోషాహి స జోషాహ ఇంద్రసగణ సగణ మరుద్భి సగణ ఇది స గణ మరుద్భి సోమం మరుద్భి మరుద్భి సోమం ఇవ ఇవ వృత్ర వృత్రూర వృత్రహేతి వృత్ర శూర విద్వాన్ విద్వాన్కి విద్వాన్ జహి శత్రూన్ శత్రూరప అపమృధా మృదలో మృదస్వ మృదస్వాథ అథాభాయం అభాయం కృణి కృణి విశ్వత విశ్వరో మహా మహీన మహాంద్రా ఇంద్రో ధృవత్ ఆచరేషణిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్రిత్ర ఋతుస్సుక్రేత సుక్రేత కర్తృభి సుక్రేతీషు క్రేత కర్తృభూర్ కర్తృభి కర్తృభీ భూరి భూర్ మహేంద్రాయ మహేంద్రాయేతి మహా ఇంద్రాయ ఏషతేజోనీ యోజన్మహేంద్రాయ మహేంద్రాయ మహేంద్రాయేతి మహా ఇంద్రాయ చేతి మహా ఇంద్రా ఇంద్రోయ యోజసా ఓజసా పర్జన్యా పర్జన్యో వృష్టిమాీవ వృష్టిమాని వేచి వృష్టిమాన్ తీవ సోమేర వత్సస్ వావృధే అవృధీవ వృధే ఓ కదాచన చనక్త ప్రయక్షసి ఇక్షస్యుభే ఉభే ఉభేయుభే విపాసి పాసి జన్మాని జన్మానీ జన్మాని తురీయాదిత్యా ఆదిత్య సవర్ణం సవర్ణంతే తయింద్రియం ఇంద్రియమాతస్థౌ ఆతస్థౌ తస్థామృతం అమృతం దిహి దివ్యాదిత్యేభ్యా ఆదిత్యేభ్యేజిత్వాో దేవానా దేవానాం ప్రతి ప్రత్యేతి ఏతి సుమ్నం సుమ్నమాదిత్యాస ఆదిత్యాసో భవత భవత మృడయంత మృడయంత మృడయంత ఆవాహ ఓర్వాచీ అర్వాచీ సుమతి సుమతిర్వాత్యాత్ సుమతి సుమతి ప్రవృత్యాంభో ఆంభోచీత్ విద్యా యావరిగోవిత్తరా పరిగోవిత్తరా సతి పరిగోవిత్తరేతి వరిగోవిత్తరా అసరాదిత్యేభ్యః ఆదిత్యేభ్యస్వాదిత్య ఆదిత్యేషే సోమపీఠ సోమపీఠస్తస్ సోమపీఠి సోమ పీఠస్ మత్స్సే మత్స సదస్మై అస్మై నర నరో వచసే వచసే దాతన దాతనయే యదా ఆశీయద్దా ఆశీయద్దా దంపతి ఆశీయద్వేత్యాశీ దా దంపతి వామం దంపతి ఇది దంపతి వామమశ్రుత అశ్రుత ఇత్యశ్రుత కుమాన్ పుత్ర పుత్రో జాయతే జాయతే విందతే విందతే వసు మస్వధ అధా విశ్వాహా విశ్వాహారప అరపయేషతే ఏషతే గృహే గృహైతి గృహే వామమద్య అద్యసరిత సవితర్వామం వామముష్ ఊమియుత్యో సో దివే దీవే దివే దీవే వామం దివే దీవయతి దివే దీవే వామమస్మభ్యం అస్మభ్యాం సావీ సావీరి సావీ వామస్యై ఇక్షయస్య క్షయస్య దేవ దేవభూరే భూరే రయా అయా ధియా ధియా వామభాజా వామభాజ శ్యామ వామభాజీ వామ భాజా శ్యామేతి శ్యామ సావిత్రోసి అసి చనోధా చనోధాశ్చనా చనోధా ఇది చన ధా నో మయీ మయీ ధేహి ధేహి జిన్వా జిన్వయజ్ఞం యజ్ఞం జిన్వా ఇన్వయజ్ఞపాతి యజ్ఞపాతిం ప్రదాహాయ యజ్ఞపాతిమితి యజ్ఞపాతి మగాహాయ సవిత్రే సవిత్రే స్వా తేజి సుధన్మాసి సుధన్వేతి సుశర్మా అతి సుప్రతిష్టాన సుప్రతిష్టానో మృగదుక్షాయ సుప్రతిష్టానైతి సుప్రతిష్టాన మృగదుక్షాయ నమ మృగదుక్షాయేతి బృహది ఉక్షాయ నమైతి నమ బృహస్పతి సుతస్యతే బృహస్పతి సుతస్యేతి బృహస్పతి సుతస్య దేవా దేవసోమా సోమేందో ఇంద్రియావాత ఇంద్రోతిందో ఇంద్రియావాత పత్నీవత ఇంద్రియవేత పత్నీవతోగ్రహాత్ పత్నీవత గ్రహాధ్యాసం విధ్యాసమిసం అహం పరస్తాహాతే పరస్తాహాదహం అహమవస్థాహాతే అవస్థాద్యంతరిక్షం అంతరిక్షం తత్ తదో మే ఊహ్యో మే పితా పితా సా ఆసేత్యాస అహాం సూర్యం సూర్యాముభయతాహం అహం దేవానాం దేవానాం పరమం పరమం గుహా గుహాయత్ అగ్నేవాత్ వాక్ పత్నీ పత్నీ సజో సజోర్దేవేన సజోరితి సో దేవేన త్వష్ట్రా త్వష్ట్రా సోమం సోమం పిబా పిబ స్వాహా స్వాహా ప్రజాపతి ప్రజాపతిర్మృషా ప్రజాపతి ప్రజాపతి ప్రజా ఆది అతిరేతోధా రేతోధారేకా రేతోధా ఇది రేత ధా రేతో మయీ మయీ ధేహి ధేహి ప్రజాపతే ప్రజాపతేస్తే ప్రజాపతేరి ప్రజాపతే తే కృష్ణా కృష్ణో రేతోధసా రేతోధసో రేతోధా రేతోధీ రేత రసా రేతోధానశీయా రేతోధానికి రేత అసీయేత్యశీయా హరీరసి అసిహారియోజన హారియోజనో హరిద్రా హారియోజనకి హారి యోజన హరిద్రాం వా హరిద్రామితి హరిద్రాం వా హరియో హరియోర్ధానా సహసో మా సహసో మా ఇంద్రాయ సహసో మాయితే సహ సో మా ఇంద్రాయ కృష్ణే దేవా దేవసోమా సోమాశ్వసనీ అశ్వసనే భక్ష అశ్వసనిరిత్యశ్వ సనీ భక్షోయ యో గోసనీ గోసని స్వస్ గోసనిరితి గో సనీ తే తిష్టయాజిత ఇష్టయాజిత స్తుతస్తోమస్ ఉపాభూత ఉపాభూత ఉపాభూత్యుపూత ఉపాభూత భక్షయామి ఉపాభూత్యుపూత భక్షయామీ భక్షయామి యుక్ష్వాహి కేశినా కేశినా హరీ హరీ వృషాణా హరీ హరీ వృషాణా రక్షప్రా రక్షప్రేతి రక్షప్రా అసాన ఇంద్రా ఇంద్ర సోమపాహ సోమపాగిరా సోమపాహి సోమ గిరాముపస్తుతి ఉపస్తుతి చర ఉపస్తుతిమిుపస్తుతి చరేతి చర ఇంద్రాయోరసి మే షోరసి నేష దేశ యోని యోనింద్రాయ ఇంద్రాయోడసినే షోడసిన షోడసినే ఆతిష్టవృత్రహన్ వృద్రహన్ రథం వృద్రహన్ వృత్రహన్ వదంగీయుక్తే బ్రహ్మణా బ్రహ్మణా హరీ హరీతి హరీ అర్వాచీనా తే మనా మనోగ్రావా గ్రావా కృణోతు కృణోతు పద్మునా పద్మునే పద్మునా ఇంద్రహితేరీ హరీ వహత హరీతి హరీ వహతో ప్రాతిష్టవసం అప్రాతిష్టవసమిప్రాతిష్ట సవసం గృహీణాశ్రుతీ సురేపా ఉపయజ్ఞం యజ్ఞం చమానుషాణా మానుషాణి మానుషాణా యస్మాన్న జాత జాత పరాహ పరో అన్య అన్యో అస్తి అస్తి యవేశ ఆవివేశ భువనాని ఆవివేశేత్యాహ వివేశ భువనాని విశ్వా విశ్వేతి విశ్వా ప్రజాపతి ప్రజయా ప్రజాపతి ప్రజాపతి ప్రజయా సామ్రకాణ ప్రజయేతి ప్రజయా సామ్రరాణస్త్రీ సామ్రరాణి సంకరాణి జ్యోతిర్ఘి జ్యోతిర్ఘి సచతే సచతే సహ షోడశీ షోడశీతి షోడశీ ఇంద్రశ సమ్రాట్ సమ్రాట్ వరుణ వరుణాలి సమ్రాట్ వరుణశ్చ రాజా రాజా తౌ తౌ తే భక్షం భక్షం చక్రదు చక్రదురగ్రే అగ్ర ఏతం ఏతమిత్యేతం తయోరహం అహమను అను భక్షం భక్షం భక్షయామి భక్షయామి వాగ్ వాగ్దేవీ దేవీ దూషానా దూషానా సోమస్య సోమస్య తృప్యతు తృప్యతు సహ సహ ప్రాణేన ప్రాణేన స్వాహా స్వాహేతి స్వాహా అగ్నాయోగ్రేణి ఆయోగ్రేణి పవసే పవస ఆసూవా ఆసూవా సోజం ఓజమిషం ఇషం సహాయన ఆరే బాధస్వ బాధస్వ దుత్సునా దుత్సునామితి దుత్సునా అగ్నేవాచే వరచేషదే తేజోని యోనిరగ్నే అగ్నే వచ్చసే వర్చసేగ్నే అగ్నే వర్చస్వన్ వర్చస్వం వర్చస్వాన్ వర్చస్వాగ్రస్వం తం దేవేషు దేవేష్సి అది వర్చస్వాన్ వర్చస్వానహం అహం మనుష్యేషు మనుష్యేషు భూయాసం భూయాసమితి భూయాసం అగ్నే పవస్వ పవస్వ స్వపాహ స్వపా అస్మే స్వపాదితీసు అపాహ అస్మే వర్చా అస్మేస్మే వర్చస్వీర్యం సువీర్యమితీసు వీర్యం దశద్రయిం లయిం మయి మయి పోషం కోషమితి కోషం ఉత్తిష్టం నోజస ఉత్తిష్టం నిత్యుతిష్టం ఓజస సహ సహ పీష్ీ పీష్ీ శిప్రే శిప్రే అవేపయ శిప్రేది శిప్రే అవేపయ్యావేపయ సోమామింద్ర ఇంద్రచమూ చమూ సుతం చమూ ఇది చమూ సుతమితి సుతం ఇంద్రాగత్వా తోజసే ఓజసేషే తేజోనీ యోనింద్రాయ ఇంద్రాయత్వా తోజసే ఓజస ఇంద్ర ఇంద్రోజస్వన్ ఓజస్వన్ ఓజస్వాన్ ఓజస్వాగ్రస్వం తం దేవేషు దేవేష్సి అస్యోజస్వాన్ ఓజస్వానహం అహం మనుష్యేషు మనుష్యేషు భూయాసం భూజాతమితి భూజాతం అజస్వమస్య అశ్వకేతవాః కేతభోమీ వియస్మయా తస్మయోజనా జనా అను అన్విత్యను భ్రాజంతో అగ్నయా అగ్నయో యథేతీయసా పూర్యాయత్తా స్వాభ్రాజే భ్రాజేషోనీ యోనిస్తూర్యాయ సూవర్యాయత్తా స్వాభ్రాజే భ్రాజే సూవర్య సూవర్యభ్రాజస్వన్ రాజస్వన్ రాజస్వాన్ రాజస్వాస్వం తమ్ దేవేషు దేవేష్వసి అసి రాజస్వాన్ రాజస్వానహం అహం మనుష్యేషు మనుష్యేషు భూయాసం భూయాసమితి భూయాసం ఉదుత్యం పూయిత్యోహం జాతవేదసం జాతవేదసం దేవం జాతవేదసంతి జాత ఏజసం దేవం వహంతి వహంతి కేతవాః కేతవైతి కేతవాః విశే విశ్వాయ విశ్వాయ సూర్యం సూర్యం సూర్యం చిత్రం దేవానాం దేవానామత్ ఉదగారే ప్రగాదనీకం అనీకం చక్షుః చక్షుః మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్యాగ్నేః అగ్నేరిత్యగ్నేః ఆప్రాహ అప్రాద్యావాపృథివీ ద్యావాపృథివీ అంతరిక్షం ద్యావాపృథివీ ఇది ద్యావాపృథివీ అంతరిక్షాం సూర్యాః సూర్య ఆత్మా ఆత్మా జగత జగతస్తృషా తస్పృశ్చ చేతీత వినా నీంద్ర ఇంద్రమృగా మృగో జహి జహీచా నీచా యచ్చతన్యత పృతన్యత ఇది పృతన్యత యో అస్మాన్ అస్మాత్తమభిలాషతి అభిలాసత్యధరం అభిలాసతీత్యది గాసతి అధరం గమయా గమయా సమాః తమైతి తమాః ఇంద్రాయ స్వామిమృధే విమృధ ఏష విమృధ ఇది మృధే ఏషతే తేజోనీ యోయంద్రాయ ఇంద్రాయ స్వామిమృధే విమృధైతి మృధే వాచస్పతి పతి విశ్వకర్మాణం విశ్వకర్మాణమూతయే విశ్వకర్మాణమితి విశ్వకర్మాణం ఊతయే మనోజివం మనోజివం వాజే మనోజివమితి మనః జివం వాజే అద్యా అద్యాహూవేమ హువేమేతి హువేమ సనాః నో విశ్వాని విశ్వాని హవానాని అవానాని జోషత్ జోషద్విశ్వసంభూ విశ్వసంభూరవతే విశ్వసంభూరితి విశ్వసంభూ అవతే సాధుకర్మ సాధుకర్మేతి సాధుకర్మ ఇంద్రాయ విశ్వకర్మణే విశ్వకర్మణ దేశ విశ్వకర్మణితే విశ్వకర్మణే దేశతే తేజోనీ యోరింద్రాయ ఇంద్రాయ విశ్వకర్మణే విశ్వకర్మణితే విశ్వకర్మణే విశ్వకర్మన్ హవిషాః విశ్వకర్మన్నితి విశ్వకర్మన్ అవిషా వావృధాన వావృధాన స్వయం వవృధాన ఇది వవృధాన స్వయస్వ యజస్వ పృథివీ పృథివీముత ఉత్యాం ముఖ్యం త్వన్యే అన్యే అవితాః అవితస్తపత్నాః సపత్నాయిహ సపత్నాయిహ ప్రత్నాః ఇహాస్మాకం అస్మాకం మఘవా మఘవా సూరిః మఘవేతి మఘ సూరిరస్సు అస్మిత్యస్సు విశ్వకర్మన్ హవిషాః విశ్వకర్మన్మిది విశ్వకర్మన్ హవిషా వర్ధనేన వర్ధనేన త్రాతారం త్రాతారమింద్రం ఇంద్రవర్ణో అగ కృణోదయుధ్యం అయుధ్యమియుధ్యం తస్మై విశా విశస్సం సమానమంత అనమంతపూవర్వీ పూర్వీరయం అయముగ్ర ఉగ్రో విహవ్యా విహవ్యో యథా విహవ్యైతి హవ్యా యథా సత్ అసదిత్యసత్ అగ్నయేయత్వాగాయత్రచ్ఛందసం గాయత్రచ్ఛందసం గృహామి గాయత్రచ్ఛందసమితి గాయత్ర ఛందసం గృహామీంద్రాయ ఇంద్రాయ త్రిష్టుప్ఛందసం త్రిష్టుప్ఛందసం విశ్వేభ్య త్రిష్టుప్ఛందసమితి త్రిష్టుప్ ఛందసం విశ్వేభ్యో దేవేభ్య దేవేభ్యో జగచ్ఛందసం జగచ్ఛందసమనుష్టుత్ జగచ్ఛందసమితి జగత్ ఛందసం అనుష్టుత్తే అనస్తు విద్యాను ేర అభిగరవ్రేషీనా అభిగర ఇత్యభిగర వేషీనా పద్మన్ పద్మన్నాధూనోమి ఆధూనోమి ధూనోమి కుకూలనానా కుకూలనానా బంధనానా బంధనానా మధ్వంతమానా మధ్వంతమానా శుక్రం మధ్వంతమానామితి మధు అంతమానా శుక్రం త్వా శుక్రే శుక్ర ఆధూనోమి ఆధూనోమి ధూనో బ్రహ్మ అన్నో రూపే రూపే సూర్యస్య రశ్మిషు రశ్మిషు కపుహం కపుహాం రూపం రూపం వృషభస్య వృషభస్య రోచతే రోచతే బృహత్ బృహత్ సోమా సోమ సోమస్య సోమస్య పురోగా పురోగాశుక్ర రోగా ఇది శుక్రశుక్రస్య శుక్రస్య పురోగా పురోగాయే పురోగా ఇది పునఃే హే సోమా సోమాదాభ్యం అదాభ్యం నామ నామ జాగేది జాగేది తస్మై తస్మై గృహామి గృహామి తస్మై తస్మై తే సోమా సోమ సోమాయ సోమాయ స్వాహా స్వాహోచికే ఉషిత్వం తందేవ దేవ సోమా సోమాగ్నే అగ్నే ప్రియం ప్రియం పాసా పాసోపి అపీ వశీ వశీంద్రస్ ఇంద్రస్మత్సరఖా అస్మత్సరఖా అస్మత్సఖేత్యస్మత్ సఖా తుందేవ సోమా సోమ విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం ప్రియం ప్రియం వాసా వాసోపి అవీహి వచ్చసే పవస్వ పవస్వం యానాయ యానాయో దానాయ యానాయేతి ఆనాయ ఉదానాయ వాచే ఉదానాయేత్యోత్ ఆనాయ వాచే క్రతోదక్షాభ్యాం క్రతోదక్షాభ్యాభ్యశ్రోత్రాయ శ్రోత్రాయ చక్షుభ్యాం చక్షుభ్యాం మే చక్షుభ్యామిది చక్షుభ్యాం మే వచ్చోదసౌ వచ్చోదసౌ వచ్చసే వచ్చోదస ఇది వచ్చసౌ వచ్చసే పవేషాం పవేషామాత్మనే ఆత్మన ఓజసే ఓజస ఆయుషే ఆయుషే విశ్వాభ్య విశ్వాభ్యో మే మే ప్రజాభ్య ప్రజాభ్యో వచ్చోదసౌ ప్రజాభ్యై ప్రజాభ్యా వచ్చోదసౌ వచ్చసే వచ్చోదసౌ వచ్చసే పవేషాం పవేషాం క కోసి అసి కథమ కథమ కస్ కో నామ నామాసి అసి యే నామ నామాన్మహి అమన్మహ్యం ఇం తా సోమేన సోమేనాతీతృపామ అతీతృపామేత్యతీతృపామ రూపేణ వహ వో రూపం రూపమపి అభ్యాగాం ఆగాం అగాం తుథః తుథో వహ వో విశ్వవేదా విశ్వవేదాది విశ్వవేదాది విశ్వ వేదా విభజతు భయతృతాచంద్రదక్షిణా చంద్రదక్షిణాది చంద్రదక్షిణాది చంద్ర దక్షిణా విశ్వాంతరిక్షం అంతరిక్షం యతస్వ యతస్వ సదస్వీ సదస్వేయబ్రాహ్మణం బ్రాహ్మణమద్య అద్యీరేయ విదేయ విక్రమంతం విక్రమంతం వైక్రమత్యం విక్రమంతమితి వికృమంతం వైక్రమత్యమిషి వైక్రమత్యమితి వైక్రమత్యం ఋషేమార్షేయం ఆర్షేయాం సుధాతో దక్షిణం సుధాతో దక్షిణమస్మద్రాత సుధాతో దక్షిణమితే సుధాతో దక్షిణం అస్మద్రాత దేవత్ర అస్మద్రాతేస్మదే రాత దేవత్రాగచ్చ దేవత్రేతి దేవ గచ్చ ప్రదాతారమావీశ ప్రదాతారమితి ప్రదాతారం ఆవీశ విశాగ్నయే అగ్నయే వాహ్యం మహ్యం వరుణ వరుణో దాతు దాతు సహ సోమృతత్వం అమృతత్వమస్యాత్ అమృతత్వమిత్యమృత అశ్యాయో ఆయుధాత్రే రాత్రేధి ఏది మయా మయో మహ్యం మహ్యం ప్రతిగ్రహీయత్రే ప్రతిగ్రహీయత్రే రుద్రాయ ప్రతిగ్రహీత్రి ప్రతిగ్రహీత్రే రుద్రాయ ప్రాణ ప్రాణో బృహస్పతాయే బృహస్పతాయే స్వయమాయ యమాయవయా మయోమయా మయో మహ్యం మహ్యం ప్రతిగ్రహీత్రే ప్రతిగ్రహీత్రే కహ ప్రతిగ్రహీత్రి ప్రతిగ్రహీత్రే కో దాత్ అదాత్ కస్మై కస్మై కామా కామః కామాయ కామాయ కామా కామో దాత దాత కామా కామ ప్రతిగ్రహీత ప్రతిగ్రహీత కామ ప్రతిగ్రహీతే ప్రతిగ్రహీత కామైతేతవ తవ కామ కామ సతూనజామహీ గుణజామీ గుణజామహీ సమింద్ర ఇంద్రమహా నో మనస మనసా నేతి నేతి గోభీ గోభిస్తం సాం సూరిభీ సూరిర్మవన్ సూరిభిరి సూరి మఘవన్ సమ్ మఘవన్నితి మఘవన్ సగ్గస్వస్తి స్వస్త్యా సంబ్రహ్మణా బ్రహ్మణా దేవకృతం దేవకృతం యత్ దేవకృతమితి దేవకృతం తదస్తి అస్తి సమ్ దేవానాం దేవానాగ్నిసుమతో సుమతో యజ్ఞియానాం సుమతా ఇతి సుమతో యజ్ఞియానామితి యజ్ఞియానాం ధాతారాతి ప్రాతిష్ట్రాభితా సవిశేదం ఇదం జోషంతా యసంతాం ప్రజాపతి ప్రజాపతిర్నిధిపా ప్రజాపతిమితి ప్రజాపతి నిధిపా నిధిపా ఇది నిధిపా దేవో అగ్ని అగ్నిరిత్యగ్ని త్వష్టా విష్ణో విష్ణు ప్రజయా ప్రజయా సాంద్రగాణ ప్రజయతి ప్రజయా సాంద్రగాణో యజమానాయ సాంద్రగాణి సంగ్రామ యజమానాయ ద్రవీణం ద్రవీణం దధాతు దాస్తి సుగ్రాహా సుగేతి సుగ్రా ఓ దేవాదనా అకన్మ అకన్మయే ఆజగ్మా ఆయజ్ఞేయమ్ ఆయజ్ఞేత్యా జగ్మా ఇదాం సవర్ణం సవర్ణం విషాణా విషాణా ఇది విషాణా పరమానా పరమానా పరమానా హవేద్వేషి హవేద్యస్మే అస్మే ధత్త అస్మేస్మే ధత్తవసవ వసవో వసూని వసూని వసూని యావరహ ఆవరహ అవహౌషత ఉషతో దేవ దేవదేవాని దేవాగ్రస్తాని తాంబ్ర ప్రేరయ ఈరయస్వే స్వే అగ్నే అగ్నే సదస్థే సదస్థ ఇది సధ స్వే జక్షివాగ్నేసపివాగ్నేసా యక్షివాగ్నేస ఇది యక్షిపాగ్నేస అపివాగ్నేస అపివాగ్నేస ఇది అపివాగ్నేస విశ్వే విశ్వేషం బ్రహ్మగ్రస్వాహ స్వరాతిష్టత ఆతిష్టత తిష్టతను అన్విష్యను ప్రయాంసి స్వాహ వా ప్రయతి ప్రయతి యజ్ఞే ప్రయతి ప్రయతి యజ్ఞే అస్మిన్నగ్నే అగ్నే హోదాహారం హోదాహారమవేణీమహి అవేణీమహీనా ఇహే దీహా విధరయా అయా విధరే ప్రజాభూత ప్రజానన్ ప్రజానం యజ్ఞముప ఉపయాది యాది విద్వాన్ విద్వాని విద్వాన్ యజ్ఞయజ్ఞం యజ్ఞం గచ్చ గచ్చయజ్ఞపాది యజ్ఞపాదిజ్ఞస్వా యజ్ఞపాదిమితి యజ్ఞపాది స్వామి యోని యోని గచ్చ గచ్చస్వాహా స్వాహీత ఏషే యజ్ఞ యజ్ఞో యజ్ఞపతే యజ్ఞపతే సహసోక్తవాక యజ్ఞపతయితి యజ్ఞపతే సహసోక్తవాక సర్వీర సహసోక్తవాకీ సహసోక్తవాక సర్వీరస్తం సర్వీరైతి సర్వీర పంజోషస్వ స్వాహ స్వాహేతి స్వాహా గురూహి రాజా రాజా వరుణ వరుణశకార చకార సూర్యాయ సూర్యాయ పంథా పంథాన్వే తవై అన్వే తవాహు అన్వే తవాయిత్యను ఏ తవై ఊహ్యుం అపదే పాదా పాదా ప్రతిఘాతలే ప్రతిఘాతలేక ప్రతిఘాతమైతి ప్రతిఘాతలే అకలతా ఉతాపవక్త అపవక్త హృదయా విదాహ అపవక్తే వక్త హృదయా విధస్తి చే హృదయ విధి హృదయ విదాహ ఇది చీచితి నమో వరుణాయ వరుణాయాభిక్షీత అభిక్షీతో వరుణస్ అభిశీత వరుణస్ పాశా పాశయితి పాశా అగ్నేరణీతం అనీతమప అప ఆవీవేష ఆవీవేష వివేషాపాం అపాన్నపాతే నపాత్పతిరక్షన్ ప్రతిరక్షన్ అసూర్యం ప్రతిరక్షన్ ప్రతిరక్షన్ అసూర్యమిత్యాసూర్యం దమే దమే సమిధం దమే దమయితి దమే దమే సమిధై యక్షే సమిధమితి సమ్ ఇదం యక్షగ్నే అగ్నే ప్రతి ప్రతీతే ఏ జిహ్వా జిహ్వా ఘృతం ఘృతముత్ ఉత్తరణ్యే చరణ్య స్వాహా స్వాహేతి స్వాహే ఏ హృదయం హృదయమప్సో అప్స్వంత అప్స్ అంతస్థం అంతరిత్యంత సంతా వాసంతో విసంతోషధీ పోషధీరుత ఉతాప ఉతాపా ఆప యజ్ఞపతే సూక్తోక్తౌ నమో వాకే సూక్తోక్తౌ నమో వాకే విధేమ నమో వాక ఇతి నమ వాకే విధేమయతి యత్ స్వాహా స్వాహేతి స్వాహా దేవీ ఆపః ఆపయేషః కేశవాః గోగర్భాః గర్భస్థం తాం సుప్రీతం సుప్రీతాం సుభృతం సుప్రీతమితి సుప్రీతం సుభృతం విభృత సుభృతమితి సుభృతం విభృతేతి విభృత దేవ సోమ సోమైష ఏషే లోక లోక పరీ పరీ చరక్షీ వక్షిశం చరక్షీ వక్షీతి వక్షీ దేవానాగ్నే సమితి సమిదసి సమిదితి సమిదే అసీత్యసీ